శిరోవాగేతజ్ఞర్ప్రవర్గ్య గ్రీవా ఉపసద పురస్తాదుపసదామ్రవర్గ్యం ప్రవృణక్తే గ్రీవాశ్రేవయజ్ఞ శిర ప్రతిదాతివృణక్తేమే లోకా ఏభ్యగేవ లోకేభ్యో యజ్ఞ శిరోవరుంధే షట్సంపద్యంతే షడ్వా ఋతవ ఋతుభ్యగేవ యజ్ఞ శిరోవరుంధే ద్వాదశకృత ప్రవృణక్తే ద్వాదశమాసా సంవత్సర సంవత్సరా దేవయజ్ఞ శిరోవరుంధే చతుర్వింశతి సంపద్యంతే చతుర్వింశతిరర్ధమాసా అర్ధమాసేభ్యగేవ యజ్ఞ శిరోవరుంధే అసోకల సకృదేవ ప్రవృజ్య ఏకంభిషిర అగ్నిష్టోమే ప్రవృణక్తే ఏదావానవై యజ్ఞ యావానగ్నిష్టోమ యావానేవ యజ్ఞ తస్య ప్రతిదశాది నోక్షే ప్రవృంజ్యాద్ ప్రజావై పశవభుక్షాని యదుక్షే ప్రవృంజ్యాద్ ప్రజాం పశూనస్య నిర్దహేద్ విశ్వతిసర్వపృష్ఠే ప్రవృణక్తే పృష్టాని వా అర్చుతం చావయంతి పృష్టైరేవాస్మార్చుతం చావయిత్వావరుంధే అవశ్యం గోపామిత్యాహ ప్రాణో వై గోపాః ప్రాణమేవ ప్రజాసుభియాదయతే అవశ్యం గోపామిత్యాహ అసౌ వా ఆదిత్యో గోపాః సహీమా ప్రజా గోపాయతే తమేవ ప్రజానాం గోప్తారం కురుతే అనిపద్యమానమిత్యాహ నహ్యేషు నిపద్యతే ఆచపరాజపతిభిస్తరంతమిత్యాహ ఆచక్యేషపరాజపతిభిస్తరతి సద్ధేచే సవిశోచేర్వసానమిత్యాహ సద్ధేచేయేశక్యేణ విశోచేశ్చమసాన ప్రజా అభివిపశ్యతే ఆవరేవర్తిభువనేష్మంతరిత్యాహ ఆహ్యేషవరేవర్తిభువనేష్మంతః అత్ర ప్రావేర్మసుమాధ్వేయేభ్యాం మసుమాశోచేభ్యామిత్యాహ వాసంతికా వేవాస్మాతో కల్పయతి సమగ్రలగ్నా గజేత్యాహ గ్రేష్మా వేవాస్మాతో కల్పయతి సమగ్రలగ్నా గజేత్యాహ అగ్నిర్కే వైషోగ్నా సంగచ్చతే స్వాహా సమగ్రస్తపదా గజేత్యాహ పూర్వమేవోదితం ఉత్తరేణాభిగృణాది ధర్తాదివో విభాదరజస పృథివ్యా ఇత్యాహ వారిషికారేవాత్మాతో కల్పయతి హృదే మనసేత్వేత్యాహ శారదావేవాస్మాతో కల్పయతి విపిదేవేహోత్రాయచ్చేత్యాహ హోత్రాభిరేవేమాన్ లోకాన్ సందసాది విశ్వాసాం భువాం వదయిత్యాహ హైమంతికావేవాస్మాతో కల్పయతి దేవశ్రోత్రం దేవఘర్మ దేవాన్ పాయేత్యాహ శైశిరాదేవాస్మాతో కల్పయతి తపోజాం వాజమస్మేన యచ్చతే వాయుమమిత్యాహ యావైమేభ్యావాగ్ సాతపోజాః తామేవావరుంధే గర్భో దేవానామిత్యాహ గర్భోక్యేణ దేవానాం పితామదీనామిత్యాహ ప్రజా వై మతయః తాసామేష ఏవ పితా ఏప్రవర్గ్యః తస్మాదేవమాహ పతిప్రజానామిత్యాహ పతిక్యేణ ప్రజానా పతిష్కవీనామిత్యాహ పతిక్యేణ కవీనాం సందేవో దేవేణ సమిత్రాయతి శతకం సూర్యేణారుక్తేత్యాహ అమ్మం దేవాదిత్యం ప్రవర్గ్యం శతకం శాస్తి ఆయుర్దాస్తుమత్మభ్యం ఘర్మవర్చోదాసీత్యాహ ఆశుషమే వైతామాశాస్తే పితానాసి పితానా బోధేత్యాహ బోధయత్యవైనం వైదేవకాశా భవంతి పత్రియేత సమః అవవై పురుషే ప్రాణాః నాభిర్దశమే ప్రాణానేవ యజమానే దధాతి అసోదశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాగ్నిమవరుంధే యజ్ఞశిశిరోచ్ఛిద్యత తద్దేవాహోత్రాభిప్రత్యదశుః ఋత్యుజావేక్షంతే ఏదావే హోత్రాహ హోత్రాభిరేవ యజ్ఞశిశిర ప్రతిదధాతి ఋషితమవేక్షంతే ఋషితాద్వై ప్రజాపతి ప్రజా అసృజ ప్రజానాగం సృష్ట్యై ఋషితమవేక్షంతే ఋషితాద్వై పర్జన్యా వర్షయే పర్షక పర్జన్యాభవతి సం ప్రజాయే సంతే ఋషితమవేక్షంతే ఋషితమ వై బ్రహ్మవర్ధనం బ్రహ్మవర్ధినా భవంతి అధీయంతో వేక్షంతే సర్వమాయుర్యంతి నపత్నవేక్షేత యత్పత్నవేక్షేత ప్రజాయేత ప్రజాంతస్తే నిర్దహేత్ యన్నావేక్షేత న ప్రజాయేత నాస్యే ప్రజా నిర్దహేత్ తిరస్కృత్యజుర్వాదే ప్రజాయతే నాస్యే ప్రజాన్యర్దహతి పుష్టిమతే దేశపేయేత్యాహ సపాక్ష ప్రజా ప్రజాయంతే దేవస్యత్వాదవిదప్రసవైరసనామాదత్తే ప్రసోవాద్యే అశ్వినాన్ బాహుభ్యామిత్యాహ అశ్వినో హి దేవానామద్ధర్యో ఆస్తాం ఓష్ణాహస్తాభ్యామిత్యాహ యత్యై ఆదదేదిత్యైరాస్నాదేత్యాహయుజకృత్యై విరగేక్షిదయేశ్వరస్పత్యేహేత్యాహేతాని వా అస్తి దేవనామాని దేవనామైరేవై నామాహ్వయే అసావేక్షసావేక్షసావేహేత్యాహ ఏతాని వా అస్తి మనుష్యనామాని మనుష్యనామైరేవై నామాహ్వయే షట్సంపద్యంతే షడ్వారదవః ఋతుభిరేవై నామాహ్వయే అదిత్యా ఉష్ణేషమసేత్యాహ యథాయుజురేవైతద వాయుస్తేడైత్యాహ వాయుదేవత్యో వై వత్స పూషా త్వపావృత్యాహ పౌష్ణా వై దేవతయా పశవ స్వయైవైనం దేవతయో పావసృజతే అశ్వభ్యామృతాపయేత్యాహ అశ్వినో వై దేవానాం భిరజో తాభ్యామేవాస్మై భేరజం కరోతి యస్తే శనశ్చైత్యాహ ైనాకర్మం శిగుంశోత్రకర్మం పాహి ధర్మాయ శిగుంశేత్యాహ యథా బ్రూయాదముష్మై దేహేతి తాదృగే వదత్ బృహస్పతి స్వాపసీదత్విత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిః బ్రహ్మనైవైనాముపసీదతి దానవస్త్రమేవైత్యాహ మేభ్యానైవైనాం కరోతి విశ్వకృతలోహితే నేత్యాహ వ్యావృత్యై అశ్వభ్యాం బిన్వస్వరస్వే బిన్వస్వోష్ణే బిన్వస్వ బృహస్పతయే బిన్వస్వేత్యాహ ఏతాభ్యోదేవతాభ్యపిన్వదే ఇంద్రాయ బిన్వస్వే ఇంద్రాయ బిన్వస్వేత్యాహ ఇంద్రమేవ భాగధేయేణ సమర్థయతి ద్వింద్రాయేత్యాహ కస్మాదింద్రో దేవతానాం భూయిష్ట భాక్రమః గాయత్రాధిత్రయిష్టభోసి జాగతమసీకృతమయమానాదత్తే ఛందాభిరేవై నానాదత్తే సహోర్జో భాగేన ఉపమేహీత్యాహ ఊర్జగేవైనం భాగమకః అశ్వినో వా ఏతద్యజ్ఞశిఖర ప్రతిదశాభూతాం ఆవాభ్యామేవ పూర్వాభ్యాం వషక్రియాదాయిని ఇంద్రాశ్వినాముదనస్తారభ్యేత్యాహ అశ్వభ్యామేవ పూర్వాభ్యాం వషక్కరోతి అసో అశ్వినావేవ భాగధేయేణ సమర్థయతి ఘర్మం పాదవసవాయుదావడిత్యాహ వసూనేవ భాగధేయేణ సమర్థయతి యద్వషక్కురుయాద్ యాదయామాదవషట్కారస్యాద్ యన్నవషట్కురుయాద్ రక్షాగంధయజ్ఞగంహన్యః వడిత్యాహ పరోక్షమేవ వషట్కరోతి నాస్తి యాదయామాషట్కారో భవతి నయజ్ఞగంరక్షాగంజఘ్నందే స్వాహా త్వాసూర్యస్య రస్మయే వృక్షవణయే భవనేత్యాహ యో వాస్య పుణ్యారశ్మిః తమృష్టిమయః తస్మాదేవైనం జహోతే వసుభవేత్యాహ స్వయత్యేవైనం సూర్యస్య తపస్తవేత్యాహ యథాయజురేవేతద్ ద్యావాపృథివేభ్యాం పరిగృహ్ణామేత్యాహ ద్యావాపృథివేభ్యామేవైనం పరిగృహ్ణాతి అంతరిక్షేణ ప్రోపయచ్చామేత్యాహ అంతరిక్షేణైవైనముపయచ్చతి నవాయేదం మనుష్యో భర్తమర్హతి దేవానాం తాపితృణామనుమతో భర్తకం సకేయమిత్యాహ దేవైరేవైనం పితృభిరణమదాదత్తే వివాయేణ యదర్థయంతి యత్పశ్చాత్ప్రవృజ్య పురోజిహ్వతి తేజోసి తేజోనుగ్రహేత్యాహ తేజగేవాస్మిన్ద్రసాది దివిస్పృంగామాహిగం సేరంతరిక్షస్పృంగామాహిగం సే పృథివిస్పృంగామాహిగం సేత్యాహాహిగం సాయి సుభరసుభ్రమ్యక్షిమ్యక్షిమా పాహేత్యాహ ఆశ్రమే వీతామాస్తే శిరో వాయ్యవర్గ్య ఆత్మా వాయు ఉద్యమాదనామాన్యా ఆత్మన్నైవ్ఞశిర ప్రతిధాతి అనవాణం ప్రాణానాగం సంధత్యై పంచా పాంతో యజ్ఞ యావానేవ యజ్ఞ తస్య శిర ప్రతిదశాతి అగ్నియే ద్వావసుమతే స్వాహేత్యాహ అసౌ వాసుమాన్ తస్మాగేవేణం జహోజే సోమాయత్వా రుద్రవదే స్వాహేత్యాహ చంద్రమావే సోమో రుద్రవాన్ తస్మాగేవేణం జహోజే వరుణాయత్వాదిత్యవదే స్వాహేత్యాహ అప్సురే వరుణాదిత్యవాన్ తస్మాగేవేణం జహోజే బృహపతయేత్వా విశ్వదేవ్యావదే స్వాహేత్యాహ నిర్మవై దేవానాం బృహస్పతి బ్రహ్మణ ఏవైనం జుహోదే సవిత్రేత్రభుమదే విభుమదే ప్రభుమదే వాజవదే స్వాహేత్యాహ సంవత్సర వై సవిషద్భుమాన్ విభుమాన్ ప్రభుమాన్ వాజవాన్ తస్మాయేవైనం జుహోదే యమాయత్వాంగిరస్పదే విభ్రమదే స్వాహేత్యాహ రాణో వై యమోంగిరస్వాన్ విభ్రమాన్ తస్మాయేవైనం జుహోదే వేదాభ్యయేవైనం దేవతాభ్యో జుహోదే దశ సంపద్యంతే దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవృంధే రోహిణాభ్యాం వై దేవాస్వర్గం లోకమాయన్ తద్రోహిణయా రోహిణత్వం యద్రోహిణో భవతః రోహిణాభ్యామేవ తద్విజమానస్వర్గం లోకమేతి అహర్జ్యోజకేర్ణాజుషదాంజుర్జ్యోతిర్జ్యోజాగస్వాహారాజ్యోజకేర్ణాజుషదాంజుర్జ్యోతిర్జ్యోజాగస్వాహేత్యాహ ఆదిత్యమేవ తమస్మిన్లోకేణ్యాధారాత్రియా అవస్థాద్ తస్మాదసావాదిత్యాముష్మిన్లోకే రాత్రాభ్యాశ్వా ఆసా దక్షిణసవిద్యా విశ్వానేవ దేవాన్ ప్రీణాది అసో దృష్ట్యాయం పాది విశ్వాన్ దేవాన్యాభిహేత్యాహ విశ్వానేవ దేవాన్ భాగధేయేణ సమర్థయతి స్వాహాగతస్య కర్మస్య మహాప్యుపదమశ్వినేత్యాహ అశ్వినాదేవ భాగధేయేణ సమర్థయతి స్వాహాగ్నియ సంయుజభ్యరిత్యాహ అభ్యేవైనం ధారయతి అసోభిదేవాకః అశ్వినా ఘర్మం పాదగుంహాద్దిపాలమహాద్దిపాభిరోతిభిరిత్యాహ అశ్వినా వేవభాగధేయేన సమర్థయతి అనువాన్యావాపృథివీమగుంసాదామిత్యాహానుమత్యై స్వాహేంద్రాయ స్వాహేంద్రావడిత్యాహ ఇంద్రాయ పురోహూయతే ఆశ్రావ్యా ఘర్మస్య యజయతి బహకృతే జహోజి రక్షసామపహత్యై అనువిజలి స్వగాకృత్యై ధర్మపాదమశ్వినేత్యాహ పూర్వమేవోదితం ఉత్తరేణాభిగృణాది అనుభాంద్యావాపృథివీ అవగుంసామిత్యాహానుమత్యై సంప్రావ్యం యథావన్నమో దివేన పృథివ్యా ఇత్యాహ యథాయుజరేవేతత ద్విధాయుమం యజ్ఞం యజ్ఞమిమం ద్విధా ఇత్యాహ స్వర్గమేవైనం లోకం గమేది దివం గచ్చాంతరిక్షం గచ్చ పృథివీం గచ్చేత్యాహ ఏష్వేవైనం లోకేషు ప్రతిష్టావేది పంచ ప్రతిశా గచ్చేత్యాహ దిక్ష్వేవైనం ప్రతిష్టాపయతి దేవాన్ ధర్మపాన్ గచ్చేన్ ధర్మపాన్ గచ్చేత్యాహ భయే దేవైనం ప్రతిష్టాపయతి యత్పిన్వదే పరుష పర్జన్యా భవతి తస్మాత్పిన్వమాన పుణ్యః యత్ప్రాన్ పిన్వదే తద్దేవానాం యద్దక్షిణా తత్పితృణాం యన్మృత్యగ తన్మనుష్యాణాం యజిదంగే తద్రుద్రాణాం ప్రాంశముదంచం పిన్వయతి దేవత్రాగ అసౌకలు సర్వాదృశ పిన్వయతి సర్వాదృశ సమే సందే అంతః పరిధి పిన్వయతి తేజసోస్కందాయ విషయపే విహ్యోర్జయపే విహేత్యాహ విషమేవోర్జం యజమానే దృశాది యజమానాయ పే విహేత్యాహ యజమానాయైవేదామాజిలమాసాస్తే మహ్యంజేష్ఠాయ పే విహేత్యాహ ఆత్మన ఏవైనాసిషమాసాస్తే దుష్యే త్వాయత్వేంద్రియాయత్వా భూత్యేత్వేత్యాహ సాయుజులేవేతద ధర్మాధర్మాణేన్యస్మే బ్రహ్మాణి ధారయేత్యాహ బ్రహ్మణ్యేవైనం ప్రతిష్టాపయతి నేత్రావాదస్కందయాజిత్యభిచలే అముష్యత్వా ప్రాణే సాధయామ్యమునాథాయ బ్రోయాద్యం దృశ్యాయమేవే తేనైనకం సహజరసంగమయతి పూష్ణే శరసే స్వాహేత్యాహ యావతాహృతాభ్యయవైనం జుహోతి గ్రామభ్య స్వాహేత్యాహ యాంతరిక్షే వాచ తాభ్యయవైనం జుహోతి ప్రజలేభ్య స్వాహేత్యాహ ప్రాణావై దేవా ప్రజిలాభ్యయవైనం జుహోతి యావా పృథివేభ్యాగస్వాహేత్యాహ యావా పృథివేభ్యామేవైనం జుహోతి పితృభ్యా ఘర్మపేభ్య స్వాహేత్యాహ ఏ విద్వాన తే పితృఘర్మపాభ్యయవైనంజుహోతి రుద్రాయత్రే స్వాహేత్యాహ రుద్రమే భాగేయేన సమర్థయతి సర్వత సమనక్తి సర్వత ఏవ రుద్రం నిరవదయతే ఉదంచ నిరస్యతి ఏదావే రుద్రస్థితిగే స్వాయామే దిశ రుద్రం నిరవదయతే అవవృశమేధ్యత్వాయ నాన్వేక్షేద ఎదన్వేక్షేద చక్షురస్య ప్రమాణిగగ్ని స్యాద్ తస్మాన్నాన్వేక్ష్య అపీ పరోమాహోరాత్రిపాయమేదావర్జలామాంజేత్యాయేవాస్మిన్వర్జోదాది అపీ పరోమారాత్రియాన్నోమాకేజాదే అగ్నే సమిత్రయాపమిధ్యస్వాయమేదావర్జలామాంజేత్యా ఆయురేవాస్మిన్వర్జోదాది అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహోర్యోర్జ్యోతిర్జ్యోతిస్సూర్యస్వాహేత్యాహ యథాగిరేవేతరే బ్రహ్మవాదినా వదంతే హోతవ్యమగ్నిహోత్రుయాద్ అయథా పూర్వమాహుతేజుయాద్ ఎన్నజుయాద్ అగ్నిః పరా భవేద్ భూ స్వాహేత్యమహోతవ్యం యథా పూర్వమాహుతేజుహోతి నాగ్నిః పరా భవతి హృదయం హవిర్మధు హవిర్యాః హృదయత్యేవైనం ఇంద్రతమేజ్ఞావిత్యాః ప్రాణో వా ఇంద్రతమోగ్నిః ప్రాణగేవైనమింద్రతమేజ్ఞో జుహోతి యజానో దివామాహికం శ్రేరిత్యాహిగుంసారి అశ్రామజయ దేవకర్మ మధుమదామాజవదర్పితమద ఇత్యాహ ఆజుడమే వేదామాధాతే సుధావినోమాహిగం శ్రేరిత్యాహిగం సాగి తేజసా వాయేతే వ్యభ్యంతే ఏ ప్రవర్గేణ చరంతే ప్రాశ్చంతే తేజగేవాత్మందధరే సంవత్సరన్నమాంశమస్నీయాద్ నరామాముపేయాద్ నమర్మయేన విభేద్ నాస్య రామౌచ్ఛిష్టం విభేద్ తేజగేవ తత్సంగ్రిష్యతే దేవాసురా సంయత్తాదన్ తే దేవాభిజయముపయంతః విభ్రాజిసౌర్యే బ్రహ్మగన్యరథత యత్తించతి వాగేర్త్యం తేజేనైవ ప్రదేనా గోపాయనే తస్మాదేతత్సంచార్యం తేజసోగోపీఠాయ తస్మాదేతానిహజోగుంశ విభ్రాజసౌర్యస్యేత్యాహు స్వాహాత్సూర్యస్తరస్మిభ్యై ప్రాతస్సంసాదయతి స్వాహాత్మా నక్షత్రేభ్యయం ఏతస్సు దేవతాభిరేవైనకం సమర్థయతి ఘర్మయాజేసాహుతేర్జుహోతి ఛందాభిరేవాస్యేభ్యో లోకేభ్యశ్రుజమవైజుహోతి అభేయత్రేయమే లోకాః ఏభ్యగేవ లోకేభ్యశ్రుజమవైజతే అనునాద్యానుమతిరిత్యాహానుమత్యే దివస్తా పరస్పార్యాలిత్యాహ దివగేవేమాన్ లోకాందాధార బ్రహ్మణస్తా పరస్పార్యాలిత్యాహ ఏష్టేవ లోకేషు ప్రజాదాధార ప్రాణస్యత్వా పరస్పార్యాలిత్యాహ ప్రజాస్వేవ ప్రాణాందాధార శిరో వా ఏతద్యజ్ఞస్య యత్రవర్గ్యః అసౌ ఖలు వా ఆదిత్యప్రవర్గ్యః తయ్యద్దక్షిణా ప్రత్యం చ పదం చ ముద్వాదయేత్ జిహ్మయజ్ఞశిరాహరేత్ ప్రాంజముద్వాధయతి పురస్తాదేవయజ్ఞశిర ప్రతిదధారి ప్రాంజముద్వాధయతి తస్మాదావాదిత్య పురస్తాయతి శుభోమయమాన్ చరిత్రాన్నిహరంది సాత్మానమేవైనకం సదనం కరోతి సాత్మాముష్మిల్లోకే భవతి స ఏవం వేద ఔదుంబరాణి భవంతి ఊర్వాదుంబర ఊర్జమేవాంధే పద్మనావాన్విద్యాగం రక్షాగుంసంసందే సాంనా ప్రస్తోదాన్వైరే సామవైరక్షోహ రక్షదాన్వహత్యే తిర్నిధనవైరే త్రైమే లోకాభ్యగేమ లోకేభ్యో రక్షాగస్య వహంతి పురుష పురుషో నిధనముపైరే పురుష పురుషోహిరక్షస్వే రక్షదాన్వహత్యే పృథివ్యాముద్వాదయేద్ ఏదోషేజోషేషుచాపయేద్వనస్పతిషుచాపయేద్ఇదన్యస్పతిషోనస్పతేజుచాపయేద్ఇదన్యం విధాయోద్వారయతే అమృతం వేహిరణ్యం అమృతగేవేనమృతాపయతే వల్గురసంజుధాయాగిరిత్రిపరిగంజన్వర్యేతే త్రివృద్వాగ్నిః యావానేవాగ్నిః తస్య సజగుంశమేతే ఋఃపునఃపర్యేతే షట్సంపద్యంతే షడ్వారుతమః ఋతుభిరేవాస్తిషజగుంసమేతే ఋతుస్రక్షర్ణాభిరతస్యేత్యాహ ఇయం వారతం తస్యా ఏష ఏవనాభిరిత్రవర్యః తస్మాదేవమాహ సదా విశ్వాయుత్యాహ సదోహీయం అవద్వేదోహ ప్రపరవిద్యాభ్యాదుర్వ్యావనుద్యే ధర్మేషత్వేన్నమేషత్పురేషమితద్ధ్యానశమిశ్రేణపూరేతే ఊర్ధ్వా అన్నాద్యంజే ఊర్జేవేణమన్నాద్యేన సమర్థయతి అనశనాయుగోభవతి ఏం వేద తన్నామాగం సర్వైత్యాహ రూపమేవాస్తే తన్మహిమానం వృంతిం వంశుధాన్యాజత్తే సమహమాయుషాసం ప్రాణేనేత్యాహ ఆశితమేవైతామాశాయోస్మాంతేంచ వయం దుష్మయుత్యాహ అభిచార ఏవాస్తేజ అశిక్రదృషాహ్యాహాహే మహాన్మిత్రోదరుషరీత్యాహ సౌత్యేవైన మేతద త్రిసముద్రయోహరిత్యాహ సామేవైన యోనింగమేదే నమస్తే స్తమామాహిగం ధేరిత్యాహారిగం దాయే విశ్వావతగం స్వామగంధర్వమిత్యాహ తదేవాస్య క్రియమాణస్యాంతరయంతే తదేవాస్యైతేనాప్యాయతే విశ్వాపచభిర్మగ్నాహ పూర్వమేవోదితం ఉత్తరేణాభిగృణాది ధియోహిన్వానోధేయిన్నావ్యాదిత్యాహ ఋతూనేవాస్మై కల్పయతి ప్రాధానాం గంధర్వో అమృతానివోషదిత్యాహ ప్రాణా వా అమృతాహ ప్రాణానేవాస్మై కల్పయతి ఏతత్వం దేవ కర్మ దేవో దేవానుపాగాయిత్యాహ దేవో కేషతం దేవానుపైతి ఇదమహం మనుష్య మనుష్యానిత్యాహ మనుష్యోహి ఏషతం మనుష్యానుపైతి ఈశ్వరో వై ప్రవర్గ్యముద్వాసయన్ ప్రజాన్స్వామేతమనోద్వాసస్వేతానిమే ప్రజాధమరాయస్పోషేణేత్యాహ ప్రజానే పశోన్స్వామేతమాత్మన్ధత్తే సుమిత్రానామోషే సంవిత్యాహ ఆశుకమే వేతామాశాస్త్రే దుర్మిత్రాస్తస్మే భూయాసుర్యోస్మాన్వేక్షయం చ వయం దుష్మయిత్యాహ అభిచార ఏవాశేష ఏషోస్మాన్లోకాఖ్యమతే ప్రవర్గ్యముద్వాసయతి ఉదిత్యం చిత్రమితి సభులేభ్యాముభ్యాం పునరేర్థిగార్హవత్యేది అయం వై లోకోగార్హవత్యః అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి అసౌ ఖలువాదిత్యస్సు వర్గో లోకః యత్సౌరే భవతః తేనేవ సువర్గాన్ లోకాన్ నైతి ప్రజాపతిం వై దేవా శుక్రం వయోలుక్రాన్ తదేభ్యోనవ్యభవత్ తదగ్నిర్వ్యకరోత్ తాని శుక్రియాణి సామాన్యభవన్ తేషాయోరసోత్యక్షరత్ తాని శుక్రయోగ్యభవన్ శుక్రియాణాం వా ఏతాని శుక్రియాణి సామయజం వా ఏతయోరణ్య దేవానామన్యత్పయ యద్గోప్పయ తత్సాన్నప్పయ యజాయేపయ తద్దేవానాం పయ తస్మాద్యత్రైతేభ్యశరందే తర్పయసాచరందే ప్రజాపతిమే తద్దేవాన్ పయసాన్నాద్యేన సమర్థయంతి ఏషత్వే సాక్షాత్ ప్రవర్గ్యం భక్షయతి యస్యైవం విదుష ప్రవర్గ్య ప్రవర్జతే ఉత్తరవేద్యాముద్వాదయే తేజస్కామస్య ఏషో వా ఉత్తరవేదిః తేజ ప్రవర్గ్యః తేజదైవతేజస్తమర్థయతి ఉత్తరవేద్యాముద్వాసయన్నకామస్ శిరో వాతముత్తరవేది శ్రీకృష్ణముఖంసంధ్యాయ అన్నాదయముద్వాసినం శివర్యాసలే పరివేదాయాసే తస్మాదుత్తరవేద్యామేవాద్వాసయే ప్రజానాంగోపేషాయ పురోవాస్తాద్వాద్వాసయే పురస్తాద్వాజయతి తత్పశ్చాన్నిమ్రోజతి స్వామేవైనంగో నిమనోద్వాసయతి అపాం మధ్య ఉద్వాసయేత్ అపాం వా ఏతన్మధ్యా జ్యోతిరజాయత జ్యోతిప్రవర్గ్య స్వయవైనంగో నవ ప్రతిష్టాపయతి యన్ దృశ్యాత్ దృశ్యుద్వాదయేష్ ఎత్ర్య అగ్నేవేనం వైశ్వానరేనాభిప్రవర్తయతి ఔదుంబర్యాకాయాముద్వాదయేద్ ఊర్వాదుంబర అన్నం ప్రాణ సుర్ఘర్మ ఇదమహముష్యాముష్యాయణ ప్రాణమిదహామి రాజగాద్యమాక్షతే దర్భా ఉపయేకసంతదాస్య దృష్టికామస్ ఏతావామనోధ్యావర్యో నామ యద్దర్భాఖలువాదిత్యమిదోవృష్టిముదీరే అసదేవాస్మాదిత్యోవృష్టిన్నియక్షతి తాభోనియనాధన్వనాయంతే ప్రజాపతి సంభ్రియమాన సమ్రాట్ సంభృత ధర్మ ప్రవృత్త మహావీర ఉద్వాసిన అసౌకలువాదిత్యవర్గ్య సగేతాని నామాన్యగరుతాం వేద విదురేనన్నాంనా బ్రహ్మవాదినా వదంతి యో వే వశీయాగం సంయథా నామోపచరతి పుణ్యాత్యం వేద తస్మై కామయతే పుణ్యాత్మస్మై కామయంతే యగేవం వేద తస్మాదేవం విద్వాన్ ఘర్మయతి నివారక్షేత సమ్రాటదినక్తం ఏతే వా ఏతస్య ప్రియ తనువౌ ఏతే అస్య ప్రియే నామని ప్రియేవేనం తనువా ప్రియనామ్నా సమర్థయతి కీర్తిరస్యమోరుపాగచ్చతి జనతామాయితః గాయత్రీ దేవేభ్యోపాక్రామద తాన్ దేవా ప్రవర్గేణైవానుభ్యభవన్ ప్రవర్గేణాప్లవన్ యచ్చతర్విపుంశతి కృత ప్రవర్గ్యం ప్రవణగ్నే గాయత్రీమేవ తదనుభవతి గాయత్రీ మాప్నోతి పూర్వాగచ్చతి వైశ్వదేవస్తంసన్నః బసవ ప్రవృత్తః సోమోభిగీర్యమానః ఆసిన పయస్యానీయమానే మాదసప్రసన్నే ఔష్ణవదందః తారసురో విష్యందమానః మైత్రశ్రో గృహీతః ఏజముద్యతో వాయుః ప్రియమాన ప్రజాపతిః హూయమానో వా భృతః అశోకను వా వేదాదిత్యః క్షత్రవర్గ్యః తగేనాని నామాన్యగురుత ఏవం వేద విదురేణన్నాంనా బ్రహ్మవాదినా వదంతే యన్మన్వయమాహుతిం నా శ్రుతేథ తస్మాదేశాశ్రుతే వాగేదైతి బ్రూయాత్ వాచ్యేవ వాచం దశాది తస్మాదశ్రుతే ప్రజాపతిర్వాయేషద్వాదశశాభిహితః యత్రవర్గ్యః యత్రాగమకాశేభ్యః తేన ప్రజాసృజత అవకాశేర్దే వా సురాసృజత యథోర్ధమకాశేభ్యః తేనాన్నమసృజత అన్నం ప్రజాపతిః ప్రజాపతిర్వాయేషః సవితా భూత్వా ప్రథమే హంతృజ్యతే తేన కామాగుమ్యేతి యద్వితీయే హంతృభుజ్యతే అగ్నిర్భూత్వా దేవానేతి యత్తృతీయేహం ప్రవృత్తే వాయుర్భూత్వా ప్రాణానేది యచ్చతుర్థేహం ప్రవృత్తే ఆదిత్యో భూత్వా రశ్మేనేది యత్పంచమేహం ప్రవృత్తే చంద్రమా భూత్వా నక్షత్రాణ్యేది యక్షేహం ప్రవృత్తే ఋతుర్భూత్వా సంవత్సరమేది యత్సప్తమేహం ప్రవృత్తే దాతా భూత్వా శక్వరేమేది యథష్టమేహం ప్రవర్జతే బృహస్పతిర్భూత్వా గాయత్రీమేది యన్నవమేహం ప్రవర్జతే మిత్రో భూత్వా కృతమిమాల్లోకానేది యద్దశమేహం ప్రవర్జతే వరుణా భూత్వా విరాజమేది యదేకాదశేహం ప్రవర్జతే ఇంద్రభూత్వాష్టుభమేది యద్వాదశేహన్వృత్తిరే సోమాభూత్వాద్యామేది యత్పురస్తాదుపశదాహన్వృత్తిరే తస్మాదిపరామోకాగస్త్రమణ్యేది పిరుపరిష్టాదుపశదాహన్వృత్తిరే తస్మాదముతోర్వాయుమాన్లోకాగస్త్రమణ్యేది ఏం వేద ఐవదపతి శరణస్తం నోవాహాసీత్ ఓం శాంతి శాంతి శాంతి ఓ